264 లబ్ధవాంఛిత సం ధా లబ్ధవాంఛిత వాంఛయ విషీభూతం వాంఛిత మిష్టఫల మిత్యర్థః లబ్ధం పూర్వమేవ ప్రాప్తం తద్యేతి తథా ఆప్తకామేతి యావత్. ఓం లబ్ధవాంఛితాయే నమః. శంకర 1249 385 శంకర గ్రంథరత్నావళి. ఆం వి వాంఛకు విషయమైనది వాంఛితము అభీష్ట ఫలమనియర్థము. నాంధా విషయమైన వస్తువు ఈ వాంఛ కలుగకముందే ఆ దేవ్యందు సిద్ధమయ్యినందున ఆమె లబ్ధవాంఛితాయని కీర్తింపబడుచున్నది పరదేవత యాస్తకామయని తాత్పర్యము.